అథ కృష్ణయజుర్వేదే క్రమపాఠే షష్ఠకాండే షష్ఠః ప్రశ్నః ప్రారంభః ఓం స్వర్గాయవై స్వర్గాయేతి స్వహాగాయ వా ఏతాని ఏతాని లోకాయ లోకాయ హూయంతే హూయంతే యత్ దాక్షిణాని దాక్షిణాని ద్వాభ్యాం లాభ్యాం గార్హవత్యే గార్హవత్యే జుహోతి గార్హవత్యేతి గార్హవత్యే జుహోతి ద్విపాద్ ద్విపాద్యజమాన ద్వీపాత్ యజమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఆగ్నేయేంద్రే ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఆగ్నేయేంద్రే జుహోతి ఆగ్నేయేంద్రిత్యాగ్నేయేంద్రే జుహోత్యంతరిక్షే అంతరిక్ష ఆక్రమతే క్రమతే సదః సదోభి అభ్యా ఐతి ఏతి సువర్గం స్వర్గమేవ సువర్గమితి సువహాగం ఏవైనం ఏనం లోకం లోకంగమేతి నమేతి సౌరీభ్యాం సౌరీభ్యామృగ్భ్యాం ఋగ్భ్యాం గార్హవృద్ధే గార్హమిత్యభ్యాం గార్హవృద్ధే జుహోతి గార్హవృత్తేతి గార్హవృత్తే జుహోత్యమం అముమేవ ఏవైనం ఏనం లోకం లోకం సమారోహయతి సమారోహయతి నయవత్యా సమారోహయతీతి సమారోహయతి నయవత్యర్చ నయవత్యేతి నయావత్యా అచాగ్నేయేంద్రే ఆగ్నేయేంద్రే జుహోతి ఆగ్నేయేంద్రిత్యాగ్నేయేంద్రే జుహోతి సువర్గస్య సువర్గస్య లోకస్య స్వర్గస్యేతి సువహాగస్య లోకస్యాభినీత్యై అభినీత్యై దివం అభినీత్యా ఇత్యభినీత్యై దివం గచ్చ గచ్చ సువః సువః పద పదేతి ఇది హిరణ్యం హిరణ్యకం హుత్వా హుత్వోద్ ఉద్గృహ్ణాతి గృహ్ణాతి సువర్గం స్వర్గమేవ స్వర్గమితి సువహాగం ఏవైనం ఏనం లోకం లోకం గమయతి గమయతి రూపేణ రూపేణ వః రూపం రూపం హి అభ్యా ఐమి ఏమీతి ఇత్యాహ ఆహ రూపేణ రూపేణ హి హ్యాసాం ఆసాగం రూపం రూపమభి అభ్యా ఐతి ఏతి యత్ యద్ధిరణ్యేన హిరణ్యేన తథః తథో వః ఓ విశ్వవేదాః విశ్వవేదావి విశ్వవేదా ఇది విశ్వవేదాః విభజతు భజత్విది ఇత్యాహ ఆహ తథః తథోహ అస్మ స్మ వై వై విశ్వవేదాః విశ్వవేదా దేవానాం విశ్వవేదా ఇది విశ్వవేదాః దేవానాం దక్షిణాః దక్షిణావి విభజతి భజతేన తేనైవ ఏవైనాః ఏనావి విభజతి భజత్యేతత్ ఏతత్తే తే అగ్నే అగ్నే రాధ రాధ ఐతి ఏతి సోమచ్యుతం సోమచ్యుతమితి సోమచ్యుతమితి సోమచ్యుతం ఇత్యాహ ఆహ సోమచ్యుతం సోమచ్యుతకం హి సోమచ్యుతమితి సోమచ్యుతం హ్యస్య తస్య రాధ రాధ ఐతి ఏతి తత్ తన్మిత్రస్య మిత్రస్య తథా తథా నయ నయేతి ఇత్యాహ ఆహ శాంతి శాంత్యా రథస్య రథస్య తథా తథా ప్రేత ఇత చంద్రదక్షిణాః చంద్రదక్షిణా ఇది చంద్రదక్షిణా ఇది చంద్రదక్షిణాః ఇత్యాహ ఆహ సత్యం సత్యం వై వారథం రథకం సత్యేన సత్యేనైవ ఏవైనా ఆహ ఏనా రథేన రథేన విభజతి భజతి యజ్ఞస్య యజ్ఞస్య తథా తథా సువిత సువిత నయంతీ నయంతీరి ఇత్యాహ ఆహ యజ్ఞస్య యజ్ఞస్య హి ఏతాః ఏతాః తథా తథాయంతి యంతి యత్ యద్దక్షిణాః దక్షిణా బ్రాహ్మణం బ్రాహ్మణమద్య అద్యరాధ్యాసం ఆధ్యాసమృషిం ఋషిమారుషేయం ఆరుషేయమితి ఇత్యాహ ఆహైషః ఏష వై వై బ్రాహ్మణః బ్రాహ్మణ ఋషిః ఋషిరారుషేయః ఆరుషేయో యః యశ్రువాన్ శుశ్రువాన్ తస్మాత్ తస్మాదేవం ఏవమాహ ఆహవి విసువః సువః పశ్య పశ్యవి ద్యంతరిక్షం అంతరిక్షమితి ఇత్యాహ ఆహ సువర్గం సువర్గమేవ సువర్గమితి సువహాగం ఏవైనం ఏనం లోకం లోకం గమయతి గమయతి యతస్వ యతస్వ సదస్యై సదస్యైరి ఇత్యాహ ఆహ మిత్రత్వాయ మిత్రత్వాయ అస్మద్దాత్రాః మిత్రత్వాయేతి మిత్రత్వాయ అస్మద్దాత్రా దేవత్రా అస్మద్దాత్రా ఇత్యస్మద్ రాత్రాః దేవత్రా గచ్చత దేవత్రేతి దేవత్రా గచ్చత మధుమతీః మధుమతీః ప్రదాతారం మధుమతీరితి మధుమతీః ప్రదాతారమా ప్రదాతారమితి ప్రదాతారం ఆవిశత విశతేతి ఇత్యాహ ఆహ వయం అయమిహ ఇహ ప్రదాతారః ప్రదాతారః స్మః ప్రదాతార ఇది ప్రదాతారః స్మో అస్మాన్ అస్మానముత్ర అముత్ర మధుమతీః మధుమతీరా మధుమతీరితి మధుమతీః ఆవిశత విశతేతి ఇతి వావ వావైతత్ ఏతదాహ ఆహ హిరణ్యం హిరణ్యం దాతి దాతి జ్యోతిః జ్యోతిర్వై వై హిరణ్యం హిరణ్యం జ్యోతిః జ్యోతిరేవ ఏవ పురస్తాత్ పురస్తాద్ధత్తే ధత్తే సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేది సువహాగస్య లోకస్య అనుఖ్యాత్యై అనుఖ్యాత్యా అగ్నిధే అనుఖ్యాత్యా ఇద్యనుఖ్యాత్యై అగ్నిధే దాది అగ్నిధరిత్యగ్నిధే దాత్యగ్నిముఖాన్ అగ్నిముఖానేవ అగ్నిముఖానిత్యగ్నిముఖాన్ ఏవర్తూన్ ప్రతూన్ ప్రీణాది ప్రీణాది బ్రహ్మణే బ్రహ్మణే దాది దాది ప్రసూద్యై ప్రసూద్యై హోత్రే ప్రసూద్యాది ప్రసూద్యై హోత్రే దాది దాత్యాత్మా ఆత్మా వై వా ఏష యజ్ఞస్య యజ్ఞస్యోత హోత ఆత్మానం ఆత్మానమేవ ఏవ యజ్ఞస్య యజ్ఞస్య దక్షిణాభిః దక్షిణాభిః సమ్ సమర్థయతి అర్థయతీత్యర్థయతి సమిష్టయజోగుంషి జుహోతి సమిష్టయజోగుంషీతి సమిష్టాయజోగుంషి జుహోతి యజ్ఞస్య యజ్ఞస్య సమిష్టై సమిష్టై యత్ సమిష్ట్యా ఇది సమిష్టైః యద్వై వై యజ్ఞస్య యజ్ఞస్య క్రూరం క్రూరం యత్ యద్విలిష్టం విలిష్టం యత్ విలిష్టమితి విలిష్టం యదత్యేతి అత్యేతి యత్ అత్యేతీత్యేతి ఎన్న నాత్యేతి అత్యేతి యత్ అత్యేతీత్యేతి యదతి కరోతి అధికరోతి యత్ అధికరోతీత్యతి కరోతి ఎన్న నాపి అపి కరోతి కరోతి యత్ తదేవ ఏవతైః తైః ప్రీణాది ప్రీణాది నవ నవ జుహోతి జుహోతి నవ నవ వై వై పురుషే పురుషే ప్రాణాః ప్రాణాః పురుషేణ ప్రాణాని ప్రాణాః పురుషేణ యజ్ఞః యజ్ఞః సంమితః సంమితో యావాన్ సంమిత ఇది సంమితః యావానేవ ఏవ యజ్ఞః యజ్ఞస్తం తం ప్రీణాది ప్రీణాది షడ్ షడ్ఋగ్మియాణి ఋగ్మియాణి జుహోతి జుహోతి షడ్ షడ్వై వా ఋతవః ఋతవ ఋతూన్ ఋతూమేవ ఏవ ప్రీణాది ప్రీణాది త్రీణి త్రీణి యజోగుంషి యజోగుంషి త్రయః త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఇమాన్ ఇమానేవ ఏవ లోకాన్ లోకాన్ ప్రీణాది ప్రీణాది యజ్ఞ యజ్ఞయజ్ఞం యజ్ఞం గచ్చ గచ్చ యజ్ఞపతిం యజ్ఞపతిం గచ్చ యజ్ఞపతిమిది యజ్ఞాపతిం గచ్చేది ఇత్యాహ ఆహ యజ్ఞపతిం యజ్ఞపతిమేవ యజ్ఞపతిమిది యజ్ఞాపతిం ఏవైనం ఏనం గమయతి గమయతి స్వాం స్వాం యోనిం యోనిం గచ్చ గచ్చేది ఇత్యాహ ఆహ స్వాం స్వామేవ ఏవైనం ఏనం యోనిం యోనిం గమయతి గమయత్యేష ఏషతే తే యజ్ఞ యజ్ఞో యజ్ఞపతే యజ్ఞపతే సహసూక్తవాక యజ్ఞపతైతి యజ్ఞాపతే సహసూక్తవాక సువీర సహసూక్తవాక ఇది సహసూక్తవాక సువీరయతి సువీరయతి సువీర ఇత్యాహ ఆహ యజమానే యజమాన ఏవ ఏవ వీర్యం వీర్యం దధాతి దధాతి వాసిష్ఠః వాసిష్ఠోః అసాధ్యహవ్యః సాధ్యహవ్యో దేవ భాగం సాధ్యహవ్యైతి సాధ్యహవ్యః దేవభాగం పప్రచ్ఛ దేవభాగమితి దేవభాగం పప్రచ్ఛయత్ యత్సృంజయాన్ సృంజయాన్ బహుయాజినః బహుయాజినో యీజః బహుయాజిన ఇతి బహుయాజినః అయీయజో యజ్ఞే యజ్ఞే యజ్ఞం యజ్ఞం ప్రతి ప్రత్యదిష్టిపా అదిష్టిపా యజ్ఞపద యజ్ఞపద విధి యజ్ఞపత విధి యజ్ఞపత ఇది సహ సహ హోవాచ వాచయజ్ఞపతౌ యజ్ఞపతావిధి యజ్ఞపతావిధి యజ్ఞాపతౌ ఇది సత్యాత్ సత్యాద్వై వై సంజయాః సంజయాః పరా పరా బభూవు బభూవరితి ఇహ హోవాచ వాచయజ్ఞే యజ్ఞే వావ వావయజ్ఞః యజ్ఞః ప్రతిష్టాప్యః ప్రతిష్టాప్య ఆసీత్ ప్రతిష్టాప్యేది ప్రతిష్టాప్య ఆసీద్యజమానస్య యజమానస్యాపరాభావాయ అపరాభావాయేతి అపరాభావాయేత్యపరాభావాయ ఇది దేవాః దేవా ధాతువిదః ధాతువిదో ధాతుం ధాతువిద ఇది ధాతువిదః ధాతుం విద్వా విద్వా ధాతుం ధాతుమిద ఇదేతి ఇత్యాహ ఆహయజ్ఞే యజ్ఞమేవ యజ్ఞం యజ్ఞం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి యజమానస్య యజమానస్యాపరాభావాయ అపరాభావాయేత్యపరాభావాయ అవభృతయజోగుంషి జోతి అవభృతయజోగుంషేత్యవభృతయజోగుంషి జోతి యత్ యదేవ ఏవార్వాచీనం అర్వాచీనమేకహాయనాత్ ఏకహాయనాదేన ఏకహాయనాదిత్యేకాహాయనాత్ ఏన కరోతి కరోతి తత్ తదేవ ఏవతైః తైరవ అవయజతే యజదేవ అపోవభృతం అవభృతమవ అవభృతమిత్యవభృతం అవైతి ఏత్యప్సు అప్సు వై అప్సుపురుసు వై వరుణ వరుణ సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏ వరుణం వరుణమవ అవయజతే యజతే వర్త్మన వర్త్మనా వై వా అన్విత్య అన్విత్యయజ్ఞం అన్విత్యమవిత్య యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి విఘాగుంసంది విఘాగుంసంది సాంనా సాంనా ప్రస్తోత ప్రస్తోతాన్వవైతి ప్రస్తోతేతి ప్రస్తోత అన్వవైతి సామ అన్వవైతీత్యనో అవైతి సామ వై వైరక్షోహ రక్షోహ రక్షసాం రక్షోహేతి రక్షహాః రక్షసామపహత్యై అపహత్యైత్రిః అపహత్యా ఇత్యపహత్యై త్రయనిధనం నిధనముప నిధనమిది నిధనం ఉభైతి ఏది త్రయః త్రయమే ఇమే లోకాః లోకా ఏభ్యః ఏభ్యేవ ఏవ లోకేభ్యః లోకేభ్యో రక్షాగుంసి రక్షాగస్యప అపహంది హంది పురుషః పురుషః పురుష పురుషో నిధనం పురుష పురుష ఇది పురుష పురుష నిధనముప నిధనమిది నిధనం ఉపైతి ఏది పురుష పురుష పురుష పురుషో హి పురుష పురుష ఇది పురుష పురుష రక్షస్వీ రక్షస్వీ రక్షసాం రక్షసామపహత్యై అపహత్యా ఊరు అపహత్యా ఇత్యపహత్యై ఊరుం హి రాజా రాజా రుణ రుణశ్చకార చకారేతి ఇత్యాహ ఆహ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై శతం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై శతం తే రాజన్ రాజన్ భిషద భిషద సహస్రం సహస్రమితి ఇత్యాహ ఆహ భేషజం భేషజమేవ ఏవాస్మై అస్మై కరోతి కరోత్యభిష్ఠిత అభిష్ఠితో వరుణస్య అభిష్ఠిత ఇత్యభేస్థిత వరుణస్య వాష వాష ఇది ఇత్యాహ ఆహ వరుణపాశం వరుణపాశమేవ వరుణపాశమితి వరుణపాశం ఏవాభి అభితిష్టతి తిష్టతి బర్హిః బర్హిరభి అభిజుహోతి రోత్యాహుతీనా ఆహుతీనా ప్రతిష్ఠిత్యై ఆహుతీనామిత్యాహుతీనా ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో అగ్నిమతి అథో ఇత్యథో అగ్నిమత్యేవ అగ్నిమతేత్యగ్నిమతి ఏవ జుహోతి జుహోత్యపరిహిష అపపరిహిష ప్రయాజాన్ అపపరిహిష ఇత్యపరిహిష ప్రయాజాయజతి ప్రయాజాని ప్రయాజాన్ యజతి ప్రజా ప్రజా వై ప్రజా ఇది ప్రజా వై బరిహి బరిహి ప్రజా ప్రజా ఏవ ప్రజా ఇది ప్రజా ఏ వర్ణభాషాత్ వర్ణభాషాన్ముంచతి వర్ణభాషాది వర్ణభాషాత్ ముంచత్యాద్యభాగౌ ఆద్యభాగౌ యజతి ఆద్యభాగావిత్యాద్య భాగౌ యజతి యజ్ఞస్య యజ్ఞస్యైవ ఏవ చక్షుషీ చక్షుషీ న చక్షుషీ ఇది చక్షుషీ నాంతః అంతరేతి ఏది వరుణం వరుణం యజతి యజతి వర్ణభాషాత్ వర్ణభాషాదేవ వర్ణభాషాది వర్ణభాషాత్ ఏవైనం ఏనం ముంచతి ముంచత్యగ్నివరుణౌ అగ్నివరుణౌ యజతి అగ్నివరుణావిత్యగ్నివరుణౌ యజతి సాక్షాత్ సాక్షాదేవ సాక్షాది సాక్షాత్ ఏవైనం ఏనం వరుణభాషాత్ వరుణభాషాన్ముంచతి వరుణభాషాది వరుణభాషాత్ ముంచత్యపరిహిషౌ అపపరిహిషావనో యాజౌ అపపరిహిషావిద్యపరిహిషౌ అనుయాజౌ యజతి అనుయాజావిత్యనో యాజౌ యజతి ప్రజా ప్రజా వై ప్రజా ఇది ప్రజా వై బరిహి బరిహి ప్రజా ప్రజా ఏవ ప్రజా ఇది ప్రజా ఏవ వర్ణభాషాద్ వర్ణభాషాన్ముంచతి వర్ణభాషాది వర్ణభాషాద్ ముంచతి చతుర చతుర ప్రయాజాన్ ప్రయాజాన్ యజతి ప్రయాజానిది ప్రయాజాన్ యజతి ద్వౌ వావనో యాజౌ అనుయాజౌ షడ్ అనుయాజావిద్యనో యాజౌ షట్ సం సంపద్యంతే పద్యంతే షడ్ షడ్వై పాథమ ఋతమర్తుషు ఋతుష్వేవ ఏ ప్రతి ప్రతిష్టతి తిష్టత్యవభృత అవభృత నిజంగుణ అవభృతేత్యవభృత నిజంగుణేది నిజంగుణేది నిజంగుణ ఇత్యాహ ఆహ యథోదితం యథోదితమేవ యథోదితమిది యథావుదితం ఏ వరుణం వరుణమవ అవయజతే యజతే సముద్రే సముద్రేతే తే హృదయం హృదయమప్సు అప్స్వంతః అప్స్వ్యపసు అందరి ఇత్యాహ ఆహ సముద్రే సముద్రే హి యంతః అంతర్వరుణ వరుణస్సం సంద్వా విశంతు విశంతోషధీ ఔషధీరుత ఉతాప ఆపతి ఇలాహ ఆహాద్భి అద్భిరేవ అద్భిరిద్యుదర్భి ఏనం ఏనమోషీభి ఓషధీభి సంయంజం ఓషధీభిరిషధీభి సంయంజం దాతి దాతి దేవీ దేవీరాప ఆపయేష ఏషవ ఓ గర్భ గర్భయితి ఇలాహ ఆహయజు యథాయజురేవ యథాయజురితి యథాయజు ఏదద్శవ పశవో వై వై సోమ సోమో యద్భిందూనా బిందూనా భక్షయేత్ భక్షయేత్పశుమాన్ పశుమాన్ సద్ పశుమానితి పశుమాన్ సద్వరుణ వరుణస్సు త్వేనం ఏనం గృహీయాత్ గృహీయాద్యత్ ఎన్న నక్షయేత్ భక్షయేత పశు అపశు సద్ సాన్న నైనం ఏనం వరుణ వరుణో గృహీయాద్ గృహీయాదుపస్పృశ్యం ఉపస్పృశ్యమే ఉపస్పృశ్యమిపాస్పృశ్యం ఏ పశుమాన్ పశుమాన్ భవతి పశుమానిది పశుమాన్ భవతి నైనం ఏనం వరుణ వరుణో గృహాతి గృహాది ప్రతియుత ప్రతియుతో వరుణస్ ప్రతియుత ఇది ప్రతియుత వరుణస్ పాశ పాశైతి ఇలాహ ఆహ వరుణపాషాద్ వరుణపాషాదేవ వరుణపాషాది వరుణపాషాద్ ఏని నిర్ముచ్యతే ముచ్యతే ప్రదీక్షం అప్రదీక్షమా అప్రదీక్షమిత్యప్రదీక్షం ఆయంతి ఇంది వరుణస్ వరుణస్యాంతరిహిత్యై అంతరిహిత్యాయేధ అంతరిహిత్యాయిత్యంతహిత్యై ఏధోసి అస్యేధి శీమహి ఏధి శీమహీతి ఇద్యాహ ఆహ సమిధ సమిధైవ సమిధేతి సంయుధ ఏవాగ్ని అగ్నిన్నమస్యంత నమస్యంత ఉపాయంతి ఉపాయంతి తేజ ఉపాయంతి ఇత్యుపాయంతి తేజోసి అసి తేజ తేజోమయి మయి ధేహి ధేహీతి ఇద్యాహ ఆహ తేజ తేజ ఏవాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్త ఇది ధత్తే స్ఫేన వేది వేదిముత్ ఉద్ధంది హంతి రథాక్షేణ రథాక్షేణ వి రథాక్షేణేది రథాక్షేణ విమీదే విమీదే యూపం యూపం వినోది వినోది త్రివృతం త్రివృతమే త్రివృతమిది త్రివృతం ఏకవజ్రం వజ్రం సంభృత్య సంభృత్య భ్రాతృవ్యాయ సంభృత్యేది సంభృత్య భ్రాతృవ్యాయ ప్రహరి హరది శృతి శృతి ఇదంతర్వేది అంతర్వేది వినుయాద్ అంతర్వేది ఇత్యంతః వేది వినుయాద్దేవలోకం దేవలోకమి దేవలోకమితి దేవాలోకం అభిజయేత్ విజయేద్యత్ యద్బహిర్వేది బహిర్వేది మనుష్యలోకం బహిర్వేదీతి బహిః వేది మనుష్యలోకం వేద్యంతస్య మనుష్యలోకమితి మనుష్యలోకం వేద్యంతస్య సంధౌ వేద్యంతస్యేతి వేది అంతస్య సంధౌ వినోతి సంధావతి సంధౌ వినోద్భయోః ఉభయోర్లోకయోః లోకయోరభిజిత్యై అభిజిత్యా ఉపర సంహితాం అభిజిత్యా విద్యభిజిత్యై ఉపర సంహితాం వినయాత్ ఉపర సంహితామిత్యుపర సంహితాం వినయాత్ పితృలోకరామస్య పితృలోకరామస్య వశన సంహితాం పితృలోకరామస్యేతి పితృలోకరామస్య వశన సంహితాం మనుష్యలోకరామస్య వశన సంహితామితి దర్శన సంహితాం మనుష్యలోకరామస్య తుషార సంహితాం మనుష్యలోకరామస్యేతి మనుష్యలోకరామస్య తుషార సంహితామింద్రియరామస్య తుషార సంహితామితి తుషార సంహితాం ఇంద్రియరామస్య సర్వాన్ ఇంద్రియరామస్యేతి ఇంద్రియరామస్య సర్వాన్ సమాన్ సమాన్ ప్రతిష్టాకామస్య ప్రతిష్టాకామస్య ఏ ప్రతిష్టాకామస్యేతి ప్రతిష్టాకామస్య ఏ త్రయ త్రయమధ్యమా మధ్యమాస్తాన్ తాన్ సమాన్ సమాన్ పశుకామస్య పశుకామస్యైతాన్ పశుకామస్యేతి పశుకామస్య ఏతానవై వాను అను పశవ పశవ ఉప ఉపతిష్టందే తిష్టందే పశుమాన్ పశుమానేవ పశుమానిది పశుమాన్ ఏవతి భవతి వ్యతిషజేత్ యతిషజేదితరాన్ వ్యతిషజేది అతిషజేత్ ఇతరాన్ ప్రజయా ప్రతిషైవ ప్రతిషేది ప్రాజయా ఏనం ఏనం పశుభి పశుభిర్వ్యతిషజతి పశుభిరితి పశుభి యతిషజయం యతిషజీతి అతిషజతి యం కామయేత కామయేత ప్రమాయుక ప్రమాయుక సత్ ప్రమాయుక ఇది ప్రామాయుక సదితి ఇది కర్తమిదం కర్తమిదం తస్య కర్తమిదమితి కర్తమిదం తస్య వినయాత్ వినయాదుత్తరార్ధ్యం ఉత్తరార్ధ్యం వరిషిష్టం ఉత్తరార్ధ్యమిత్యుత్తరార్ధ్యం వరిషిష్టమథ అథ హృసీయాగుంసం హృసీయాగుంసమేషా ఏషా వై వై కర్తమిత్ కర్తమిద్య కర్తమిది కర్తమిత్ ఎస్యైవం ఏవం వినోతి వినోతి తాజక్ తాజక్ ప్రమీయతే మీయతే దక్షిణార్ధ్యం దక్షిణార్ఘ్యం వరిశిష్టం దక్షిణార్ఘ్యమితి దక్షిణార్ఘ్యం వరిశిష్టం మినుయాద్ మినుయాత్ సువర్గకామస్యాథ సువర్గకామస్యేతి సువర్గకామస్య అథ హృసీయాగుంసం హృసీయాగుంసమాక్రమణం ఆక్రమణమేవ ఆక్రమణమిత్యాక్రమణం తత్సేతుం సేతం యజమాన యజమాన కురుతే కురుతే సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్య సమష్ట్యై సమష్ట్యై యత్ సమష్ట్యా ఇది సాం అష్టై యదేకస్మిన్ ఏకస్మిన్ యూపే యూపే ద్వే ద్వే రశనే ద్వే ఇది ద్వే రశనే పరివ్యయతి రశనే ఇది రశనే పరివ్యయతి తస్మాత్ పరివ్యయతీతి పరివ్యయతి తస్మాదేక ఏకో ద్వే ద్వే జాయే ద్వే ఇది ద్వే జాయే విందతే జాయే ఇది జాయే విందతే యన్న నైకాం ఏకాగం రశనాం రశనాన్వయోః మయోర్యూపయోః యూపయోః పరివ్యయతి పరివ్యయతి తస్మాత్ పరివ్యయతీతి పరివ్యయతి తస్మాన్న నైకాః ఏకా ద్వౌ ద్వౌ పదీ పదీ విందతే పదీతి పదీ విందతే యం కామయేత కామయేత స్త్రీ స్త్రియస్య అస్య జాయేత జాయేతేతి ఇత్యుపాంతే ఉపాంతే తస్య ఉపాంతే ఇత్యుపాంతే తస్య వ్యతిషజేత్ యతిషజేత్ స్త్రీ యతిషజేదితి అతిషజేత్ స్త్రీ ఏవాస్య అస్య జాయతే జాయతేయం యం కామయేత కామయేత పుమాన్ పుమానస్య అస్య జాయేత జాయేతేతి ఇత్యాంతం ఆంతం తస్య ఆంతమిత్యాహంతం తస్య ప్రవేష్టయేత్ వేష్టయేత్ పుమాన్ పుమానేవ ఏవాస్య అస్య జాయతే జాయతే సురాః అసురా వై వై దేవాన్ దేవాన్ దక్షిణతః దక్షిణతో వా ఉపానయన్ అనయంతాన్ తాన్ దేవాః దేవా ఉపశయేన ఉపశయేనైవ ఉపశయేనేత్యుపాశయేన ఏవాప ఉపానదంత అనుదంతత్ తదుపశయస్య ఉపశయస్యోపశయత్వం ఉపశయస్యేత్యుపాశయస్య ఉపశయత్వం యత్ ఉపశయత్వమిత్యుపశయాత్వం యద్దక్షిణతః దక్షిణత ఉపశయః ఉపశయ ఉపశయే ఉపశయ ఇత్యుపాశయః ఉపశయే భ్రాతృవ్యాపనుత్యై ఉపశయ ఇత్యుపాశయే భ్రాతృవ్యాపనుత్యై సర్వే భ్రాతృవ్యాపనుత్యా ఇది భ్రాతృవ్యా అపనుత్యై సర్వే వై వా అన్యే అన్యే యూపాః యూపాః పశునందః పశునందోథ పశునందరితి పశుమందః అథోపశయః ఉపశయ ఏవ ఉపశయ ఇత్యుపాశయః ఏవా పశుః అపశుస్తస్య తస్య యజమానః యజమానః పశుః పశుర్యత్ యన్న నిర్దిశేత్ నిర్దిశేదార్తిం నిర్దిశేదిని దిశేత్ ఆర్తిమా ఆర్చేత్ ఉచ్చేద్యజమానః యజమానోసౌ అసౌ తే పశుః పశురితి ఇతిని నిర్దిశేత్ దిషేద్యం యం దృశ్యాత్ దృశ్యాద్యం యమేవ ఏవద్వేష్టి ద్వేష్టితం తమస్మై అస్మై పశుం పశున్ని నిర్దిశతి ఇషతి యది యది నిర్దిశ్యాత్ దృశ్యాదాహు ఆహుస్తే తే పశుః పశురితి ఇది బ్రూయాత్ బ్రూయాన్న నగ్రామ్యాన్ గ్రామ్యాన్ పశూన్ పశూన్ హినస్తి హినస్తి నారణ్యాన్ ఆరణ్యాన్ ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజా ఇది ప్రజా అసృజత సహ సోన్నాద్యేన అన్నాద్యేన వి అన్నాద్యేనేత్యన్నాద్యేన వ్యార్జత ఆర్జత సహ స ఏతాం ఏతామేకాదశినీ ఏకాదశినీమపశ్యత్ అపశ్యత్తయా తయా వై వై సహ సోన్నాద్యం అన్నాద్యమువ అన్నాద్యమిత్యన్నాద్యం అవారుంధ అరుంధయత్ యద్దశ దశయూపాః యూపా భవంతి భవంతి దశాక్షరా దశాక్షరా విరాట్ దశాక్షరేతి దశ అక్షరా విరాడన్నం విరాడితి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాడితి వీరాట్ విరాజైవ విరాజేతి వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధే రుంధేయః ఏకాదశ ఏకాదశస్తన స్తన ఏవ ఏవాస్యై అస్యై సహ స దుహే దుహ ఏవ ఏవైనాహం ఏనాంతేన తేన వజ్ర వజ్రో వై వా ఏషా ఏషా సం సమ్మీయతే మీయతే యత్ యదేకాదశినీ ఏకాదశినీ సా సేశ్వరా ఈశ్వరా పురస్తాత్ పురస్తాత్ ప్రత్యంచం ప్రత్యంచం యజ్ఞం యజ్ఞం సంవర్ధితో సంవర్ధితోర్యత్ సంవర్ధితోరితి సంవర్ధితో యత్ పాత్నీవతం పాత్నీవతం వినోతి పాత్నీవతమిది పాత్నీవతం వినోతి యజ్ఞస్య యజ్ఞస్య ప్రతి ప్రత్యుత్తబ్ధై ఉత్తబ్ధీ సయత్వాయ ఉత్తబ్ధ్యాదిత్యుదస్తబ్ధీ సయత్వాయేది సయాత్వాయ ప్రజాపతి ప్రజా ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాది ప్రజా అసృజత సహ సలిచాన విలిచానో అమన్యత అమన్యత సహ సేకాదశినీ ఏకాదశినీమపశ్యత్ అపశ్యత్తయా తయా వై వై సహ సాయు ఆయురింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమాత్మన్ ఆత్మన్నధత్త అధత్త ప్రజా ప్రజా ఇవ ప్రజా ఇది ప్రజా ఇవ ఖలు ఖలు వై వా ఏష సృజతే సృజతే యో యజతే యజతే సహ సేతరి లిలిచాన లిలిచాన ఇవ ఇవ యత్ యదేషా ఏషైకాదశినీ ఏకాదశినీ భవతి భవత్యాయు ఆయురేవ ఏవతయా తయేంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం యజమాన యజమాన ఆత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే ప్రైవ ఏవాగ్నేయేన ఆగ్నేయేన వాపయతి వాపయతి మిథునం మిథునకుం సారస్వత్యా సారస్వత్యా కరోతి కరోతి రేత రేత సౌమ్యేన సౌమ్యేన దధాతి దధాతి ప్రజనయతి జనయతి పౌష్ణేన పౌష్ణేన వారహస్పత్య వారహస్పత్యో భవతి భవతి బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానాం దేవానాం బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణైవ ఏవాస్మై అస్మై ప్రజా ప్రజా ప్రజాయితి ప్రజా ప్రజనయతి జనయతి వైశ్వదేవ వైశ్వదేవో భవతి వైశ్వదేవ ఇది వైశ్వదేవ భవతి వైశ్వదేవ్య వైశ్వదేవ్యో వై వైశ్వదేవ్య ఇది వైశ్వదేవ్య వై ప్రజా ప్రజా ప్రజా ప్రజాయితి ప్రజా ప్రజా ఏవ ప్రజాయితి ప్రజా ఏవాస్మై అస్మై ప్రజనయతి జనయతి ఇంద్రియం ఇంద్రియమేవ ఏవైంద్రేణ ఐంద్రేణావ అవరుంధే రుంధే విషం విషం మారుతేన మారుతేన ఔజ ఓజో బలం బలమైంద్రాగ్నేన ఐంద్రాగ్నేన ప్రసవాయ ఐంద్రాగ్నేనేత్యైంద్రాగ్నేన ప్రసవాయ సావిత్ర ప్రసవాయేతి ప్రసవాయ సావిత్రో నిర్వరుణత్వాయ నిర్వరుణత్వాయ వారుణ నిర్వరుణత్వాయేతి నిర్వరుణత్వాయ వారుణ మధ్యత మధ్యత ఐంద్రం ఐంద్రమా ఆలభతే లభతే మధ్యత మధ్యత ఏవేంద్రియం ఇంద్రియం యజమానే యజమానే దధాతి దధాతి పురస్తాత్ పురస్తాదైంద్రస్ ఐంద్రస్ వైశ్వదేవం వైశ్వదేవమా వైశ్వదేవమితి వైశ్వదేవం ఆలభతే లభతే వైశ్వదేవం వైశ్వదేవం వై వైశ్వదేవమితి వైశ్వదేవం వా అన్నం అన్నమన్నం అన్నమేవ ఏవ పురస్తాత్ పురస్తాద్ధత్తే ధత్తే తస్మాత్ తస్మాత్ పురస్తాత్ పురస్తాదన్నం అన్నమద్యతే అద్యత ఐంద్రం ఐంద్రమాలభ్య ఆలభ్యమారుతం ఆలభ్యేత్యారభ్య మారుతమా ఆలభతే లభతే విడ్ విడ్వై వై మరుత మరుతో విషం విషమేవ ఏవాస్మై అస్మాను అను బధ్నాతి బధ్నాతి కామయేత కామయేత యోపగత అవగత సహ అవగత ఇత్యవాగత సోప అపరుధ్యతాం రుధ్యతాం యః యోపరుద్ధ అపరుద్ధ సహ అపరుద్ధ ఇత్యపారుద్ధ సోప అవగచ్చతు గచ్చద్ది ఇత్యైంద్రస్య ఐంద్రస్య లోకే లోకే వారుణం వారుణమా ఆలభేత లభేత వారుణస్య వారుణస్య లోకే లోక ఐంద్రం ఐంద్రం యః ఏవ ఏవావగత అవగత సహ అవగత ఇత్యవాగత సోప అపరుధ్యతే రుధ్యతే యః యోపరుద్ధ అపరుద్ధ సహ అపరుద్ధ ఇత్యపారుద్ధ సోప అవగచ్చతి గచ్చతి ఇది కామయేత కామయేత ప్రజా ప్రజాముహ్యేయు ప్రజా ఇది ప్రజా ముహ్యేయురితి ఇది పశూన్ పశూన్ యతిషజేత్ యతిషజేత్ ప్రజా యతిషజేదితి వి అతిషజేత్ ప్రజా ఏవ ప్రజా ఇది ప్రజా ఏవ మోహయతి మోహయతి యదభివాహత అభివాహతో వాం అభివాహత ఇత్యభివాహత అపాం వారుణం వారుణమాలభేద ఆలభేద ప్రజా ఆలభేతేత్యాలభేద ప్రజావరుణ ప్రజా ఇది ప్రజా వరుణో గృణీయాత్ గృణీయాద్ దక్షిణత దక్షిణత ఉదంచం ఉదంచమా ఆలభతే లభతే పవాహత అపవాహతో వాం అపవాహత ఇత్యపవాహత అపాం ప్రజానాం ప్రజానామవరుణగ్రాహాయ ప్రజానామిది ప్రజానాం అవరుణగ్రాహాయేత్యవరుణగ్రాహాయ ఇంద్రః పత్న్యా పత్న్యా మనుం మనుమయాజయత్ అయాజయత్ తాం తాం పర్యగ్నికృతాం పర్యగ్నికృతామత్ పర్యగ్నికృతామితి పర్యగ్నీకృతాం ఉదసృజత్ అసృజత్తయా తయా మనుః మనురాధ్నోత్ ఆర్ధ్వోద్యత్పర్యగ్నికృతం పర్యగ్నికృతం వాగ్నేవతం పర్యగ్నికృతమిది పర్యగ్నీకృతం వాగ్నేవతమోత్సృజతి వాగ్నేవతమిది వాగ్నేవతం ఉత్సృజతి యాం ఉత్సృజతీసృజతి యామేవ ఏమనుః మాతృవృద్ధిం వృద్ధిమార్ధ్వోత్ ఆర్ధ్వోత్తాం తామేవ ఏవ యజమానః యజమానర్ధ్వోతి వృద్ధోతి యజ్ఞస్య యజ్ఞస్య వై వా ప్రతిష్ఠితాత్ అప్రతిష్ఠితాద్యజ్ఞః అప్రతిష్ఠితాదిత్యప్రతిష్ఠితాత్ యజ్ఞః పరా పరాభవతి భవతి యజ్ఞం యజ్ఞం పరాభవంతం పరాభవంతం యజమానః పరాభవంతమిది పరాభవంతం యజమానోను అనుపరా పరాభవతి భవతి యత్ యదాజ్యేన ఆజ్యేన పాద్నీవతం పాద్నీవతం సర్గస్థాపయతి పాద్నీవతమిది పాద్నీవతం సర్గస్థాపయతి యజ్ఞస్య సర్గస్థాపయతీతి సంస్థాపయతి యజ్ఞస్య ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యజ్ఞం ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై యజ్ఞం ప్రతిష్ఠంతం ప్రతిష్ఠంతం యజమానః ప్రతిష్ఠంతమిది ప్రతిష్ఠంతం యజమానోను అనుప్రతి ప్రతిష్టతి తిష్టతిష్టం ఇష్టం అపయా అపయా భవతి భవద్యనిష్టం అనిష్టం వశయా వశయాథ అథ పాద్నీవతేన పాద్నీవతేన ప్ర పాద్నీవతేనేది పాద్నీవతేన ప్రచరతి చరతి తీర్థే తీర్థ ఏవ ప్ర ప్రచరతి చరద్యథో అథో ఏతర్హి అథో ఇత్యథో ఏతర్హ్యేవ ఏవాస్య అస్య యామః యామస్త్వాష్ట్ర త్వాష్ట్రో భవతి భవతి త్వష్టా త్వష్టా వై వైరేతసః రేతసస్య సిక్తస్య రూపాణి రూపాణి వి వికరోతి కరోతితం తమేవ ఏవ వృషాణం వృషాణం పత్నీషు పత్నీష్వపి అపి సృజతి సృజతి సః సోస్మై అస్మై రూపాణి రూపాణి వి వికరోతి కరోతీతి కరోతి నంది వై వా ఏతత్ ఏతత్ సోమం సోమం యత్ యదభిశృణ్వంతి అభిశృణ్వంతి యత్ అభిశృణ్వంతి ఇత్యభిశృణ్వంతి యత్ సౌమ్యః సౌమ్యో భవతి భవతి యథా యథామృతాయ మృతాయనుస్తరణీం అనుస్తరణీం నంది అనుస్తరణీమిత్యనుస్తరణీం నంది తాదృగ్ తాదృగేవ ఏవద్యదుత్తరార్ధే ఉత్తరార్ధే వా ఉత్తరార్ధే ఇత్యుత్తరార్ధే వా మధ్యే మధ్యే వా జుహుయాద్ జుహుయాద్దేవతాభ్యః దేవతాభ్యః సమదం సమదం దధ్యాత్ సమదమితి సామదం దధ్యాద్ దక్షిణార్ధే దక్షిణార్ధే జుహోతి దక్షిణార్ధేతి దక్షిణార్ధే జుహోద్యేషా ఏషా వై వై పితృణాం పితృణాం దిగ్ ఇక్స్వాయాం సాయామేవ ఏవ దిశి దిశి పితృ పితృన్ నిరవదయతే నిరవదయత ఉద్గాతృభ్యః నిరవదయత ఇతిని అవదయతే ఉద్గాతృభ్యో హరంతి ఉద్గాతృభ్యేత్యుద్గాతృభ్యః హరంతి సామదేవత్యః సామదేవత్యో వై సామదేవత్యేతి సామదేవత్యః వై సౌమ్యః సౌమ్యో యత్ యదేవ ఏవ సామ్నః సామ్నశ్చంబట్ కుర్వంతి చంబట్ కుర్వంతి తస్య చంబట్ కుర్వంతీతి చంబట్ కుర్వంతి తస్యైవ ఏవ సః సశాంతిః శాంతిరవ అవేక్షంతే ఈక్షంతే పవిత్రం పవిత్రం వై వై సౌమ్యః సౌమ్య ఆత్మానం ఆత్మానమేవ ఏవ పవయంతే పవయంతే యః య ఆత్మానం ఆత్మానన్న న పరిపశ్యేత్ పరిపశ్యేదితాసు పరిపశ్యేది పరిపశ్యేత్ ఇతాసు స్యాత్ ఇతాసు ఇతాసు స్యాదభిదతి అభిదతిం కృత్వా అభిదతిమిత్యభిదతిం కృత్వా వా అవేక్షేత ఈక్షేత తస్మిన్ తస్మిన్ హి యా ఆత్మానం ఆత్మానం పరిపశ్యతి పరిపశ్యత్యథో పరిపశ్యతీతి పరిపశ్యతి అథో ఆత్మానం అథో ఇత్యథో ఆత్మానమేవ ఏవ పవయతే పవయతే యః యో గతమనాః గతమనాః స్యాత్ గతమనా ఇతి గతమనాః స్యాత్ సః సోవ అవేక్షేత ఈక్షేత యత్ యన్మే మే మనః మనః పరాగతం పరాగతం యత్ పరాగతమితి పరాగతం యద్వా వా మే మే అపరాగతం అపరాగతమిత్యపరాగతం రాజ్ఞా సోమేన సోమేన తద్వయం వయమస్మాసు అస్మాసు ధారయామసి ధారయామసీతి ఇది మనః మన ఏవ ఏవాత్మన్ ఆత్మన్నాధార నాధారన న గతమనాః గతమనా భవతి గతమనా ఇది గతమనాః భవత్యప అప వై వై తృతీయసవనే తృతీయసవనే యజ్ఞః తృతీయసవన ఇది తృతీయసవనే యజ్ఞః క్రామతి క్రామతీజానాద్ ఈజానాదనీజానం అనీజానమభి అభ్యాజ్ఞావైష్ణవ్యా ఆజ్ఞావైష్ణవ్యర్చ ఆజ్ఞావైష్ణవ్యేత్యాజ్ఞావైష్ణవ్యా రచా కృతస్య ఘృతస్యజతి ఎజద్దగ్నిః అగ్నిస్సర్వాః సర్వా దేవతాః దేవతా విష్ణుః విష్ణుర్యజ్ఞః యజ్ఞో దేవతాశ్చైవ్ఞం యజ్ఞం చదాధార ఆధారోపాగుంషు ఉపాగుంషు యజతి ఉపాగిష్విద్యుపాగుంషు యజతి మిథునద్వాయ మిథునద్వాయ బ్రహ్మవాదిన మిథునద్వాయేతి మిథునాద్వాయ బ్రహ్మవాదినో వదంది బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంది మిత్ర మిత్రో యజ్ఞస్య యజ్ఞస్య స్విష్టం స్విష్టం యువతే స్విష్టమితి సోయిష్టం యువతే వరుణ వరుణో దురిష్టం దురిష్టం క్వ దురిష్టమితి దుహోయిష్టం క్వ తర్హి తర్హి యజ్ఞ యజ్ఞ క్వ క్వ యజమాన యజమానో భవతి భవతీతి ఇది యత్ యన్మైత్రావృణీం మైత్రావృణీం వశాం మైత్రావృణీమిది మైత్రావృణీం వశామాలభతే ఆలభతే మిత్రేణ ఆలభత ఇత్యాలభతే మిత్రేణైవ ఏవ యజ్ఞస్య యజ్ఞస్య స్విష్టం స్విష్టకం శమయతి స్విష్టమిది సోరిష్టం శమయతి వరుణేన వరుణేన దురిష్టం దురిష్టం న దురిష్టమిది దుహోరిష్టం నార్తిం ఆర్తిమా ఆర్చతి ఋచ్చతి యజమాన యజమానో యథా వై వైలాంగలేన లాంగలేనోర్వరాం ఉర్వరాం ప్రభిందంతి ప్రభిందంత్యేవం ప్రభిందంతేది ప్రాభిందంతి ఏమృక్సామే ఋక్సామే యజ్ఞం ఋక్సామే ఇత్యగసామే యజ్ఞం ప్రభింద భిందో యత్ యన్మైత్రావృణీం మైత్రావృణీం వశాం మైత్రావృణీమిది మైత్రావృణీం వశామాలభతే ఆలభతే యజ్ఞాయ ఆలభత ఇత్యాలభతే యజ్ఞాయైవ ఏవ ప్రభిన్నాయ ప్రభిన్నాయ మత్యం ప్రభిన్నాయేది ప్రాభిన్నాయ మత్యమన్వవాస్యతి అన్వవాస్యతి శాంతి అన్వవాస్యతీత్యనోహవాస్యతి శాంతి యాతయామాని యాతయామాని వై యాతయామానీతి యాతయామాని వా ఏతస్య ఏతస్య ఛందాగుంసి ఛందాగుంసి యః యీజాన ఈజానశ్చందసాం ఛందసామేషః ఏష రసః రసో యత్ యద్వశా వశాయత్ యన్మైత్రావృణీం మైత్రావృణీం వశాం మైత్రావృణీమిది మైత్రావృణీం వశామాలభతే ఆలభతే ఛందాగుంసి ఆలభత ఇద్యాలభతే ఛందాగస్యేవ ఏవ పునః పునరా ఆ ప్రీణాది ప్రీణాత్యాతయామత్రాయ అయాతయామత్రాయాథో అయాతయామత్రాయే క్రియాతయామాత్రాయ అథో ఛందస్సు అథో విద్యుథో ఛందస్వేవ ఛందస్సుది ఛందహాసో ఏవ రసం రసం దధాతి దధాతీతి దధాతి దేవా వై వా ఇంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం వి యభజంత అభజంత తథో యత్ యదత్యశిష్యత అత్యశిష్యత అత్యశిష్యతేద్యది అశిష్యత తదతిగ్రాహ్యా అతిగ్రాహ్యా అభవన్ అతిగ్రాహ్యా ఇత్యతిగ్రాహ్యాః అభవన్ తత్ తదతిగ్రాహ్యాణాం అతిగ్రాహ్యాణామతిగ్రాహ్యత్వం అతిగ్రాహ్యాణామిత్యతిగ్రాహ్యాణాం అతిగ్రాహ్యత్వం యత్ అతిగ్రాహ్యత్వమిత్యతిగ్రాహ్యాత్వం యదతిగ్రాహ్యాః అతిగ్రాహ్యా గృహ్యంతే అతిగ్రాహ్యా ఇత్యతిగ్రాహ్యాః గృహ్యంత ఇంద్రియం ఇంద్రియమేవ ఏవ తత్ తద్వీర్యం వీర్యం యజమాన యజమాన ఆత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే తేజ తేజ ఆగ్నేయేన ఆగ్నేయేనేంద్రియం ఇంద్రియమైంద్రేణ ఐంద్రేణ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసకం శౌర్యేణ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం శౌర్యేణోపస్తంభనం ఉపస్తంభనం వై ఉపస్తంభనమిత్యుపాస్తంభనం వా ఏతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యేత్ ఎదతిగ్రాహ్యాః అతిగ్రాహ్యాశ్చక్రే అతిగ్రాహ్యాతిగ్రాహ్యాః చక్రే పృష్ఠాని చక్రే ఇది చక్రే పృష్ఠాని యత్ యత్పృష్ఠ్యే పృష్ఠేన న గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ ప్రాంచం ప్రాంచం యజ్ఞం యజ్ఞం పృష్ఠాని పృష్ఠాని సమ్ సగం శృణీయు శృణీయుర్యత్ యదుక్త్యే ఉక్త్యే గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ ప్రత్యంచం ప్రత్యంచం యజ్ఞం యజ్ఞమతిగ్రాహ్యాః అతిగ్రాహ్యాః సమ్ అతిగ్రాహ్యా ఇతిగ్రాహ్యాః సగం శృణీయు శృణీయుర్విశ్వజితి విశ్వజితి సర్వపృష్ఠే విశ్వజితీతి విశ్వాజితి సర్వపృష్ఠే గ్రహీతవ్యాః సర్వపృష్ఠ ఇది సర్వపృష్ఠే గ్రహీతవ్యా యజ్ఞస్య యజ్ఞస్య సవీర్యత్వాయ సవీర్యత్వాయ ప్రజాపతి సవీర్యత్వాయేతి సవీర్యాత్వాయ ప్రజాపతిర్దేవేభ్యః ప్రజాపతిరితి ప్రజాపతిః దేవేభ్యో యజ్ఞాన్ యజ్ఞాన్ వ్యాదిశత్ వ్యాదిషత్స వ్యాదిషదితి వ్యాదిశత్ స ప్రియాః ప్రియాస్తనోః తనోరప అపని యధత్త అధర్ధత తదతిగ్రాహ్యాః అతిగ్రాహ్యా అభవన్ అతిగ్రాహ్యా ఇత్యతిగ్రాహ్యాః అభవన్ వితనుః వితనుస్తస్య వితనురితి వీతనుః తస్య యజ్ఞః యజ్ఞ ఇది ఇత్యాహుః ఆహుర్యస్య యస్యాతిగ్రాహ్యాః అతిగ్రాహ్యాన అదిగ్రాహ్యాగ్రాహ్యాహ్యంతే గ్రహ్యంతీ అప్యగ్నిష్టోమే అగ్నిష్టోమే గ్రహీతవ్యాహ అగ్నిష్టోమైత్యగ్నిస్తోమే గ్రహీతవ్యా యజ్ఞస్య సతనుత్వాయ సతనుత్వాయ దేవతాః సతనుత్వాయేతి సతనుత్వాయ దేవతా వై వై సర్వాః సర్వాః సదృశీః సదృశీరాసన్ ఆసంతాః తాన నవ్యావృతం వ్యావృతమగచ్చన్ వ్యావృతమితి ఆవృతం అగచ్చంతే తే దేవాః దేవా ఏతేతాన్ ఏతాన్ గ్రహాన్ గ్రహానపశ్యన్ అపశ్యంతాన్ తానగృహత అగృహతాగ్నేయం ఆగ్నేయమగ్ని అగ్నిరైంద్రం ఐంద్రమింద్ర ఇంద్రశౌర్యం శౌర్యగం శౌర్య శౌర్యస్తత తతో వై వైతే తేణ్యాభిర్దేవతాభిర్వ్యావృతం వ్యావృతమగచ్చన్ వ్యావృతమిది ఆవృతం అగచ్చన్ యస్యైవం ఏవం విదుష విదుష ఏతే గ్రహాః గ్రహా గృహ్యంతే వ్యావృతం వ్యావృతమేవ వ్యావృతమిది ఆవృతం ఏవ ఆత్మనా ఆత్మనా భ్రాతృవ్యేణ గచ్చతి ఇమే లోకాః లోకాజ్యోతిష్పందః జ్యోతిష్పందః సమావద్వీర్యాః కార్యాః సమావద్వీర్యాది సమావద్వీర్యాః కార్యాది ఇత్యాహుః ఆహురాగ్నేయేన ఆగ్నేయేనాస్మిన్ లోకే జ్యోతిః జ్యోతిర్ధత్తే ధత్త ఐంద్రేణ అంతరిక్ష ఇంద్రవాయు సయుజౌ శౌర్యేణ సయుజావితి సాయుజౌ శౌర్యేణముష్మిన్ అముష్మిన్లోకే జ్యోతిః జ్యోతిర్ధత్తే ధత్తే జ్యోతిష్మందః జ్యోతిష్మందోస్మై అస్మా ఇమే లోకాః లోకా భవంతి సమావద్వీర్యాన్ సమావద్వీర్యానేనాన్ సమావద్వీర్యానితి సమావద్ వీర్యాన్ ఏనాం కృత ఏతాన్ ఏతాన్ వై గ్రహాన్ గ్రహాన్ బంబా విశ్వవయసౌ అవిత్తాం తాభ్యాం తాభ్యామిమే ఇమే లోకాః లోకాః పరాంచశ్చ చార్వాంచ అర్వాంచశ్చ చ ప్రాభుః అభుర్యస్య యస్యైవం ఏవం విదుష ఏతే గ్రహాః గ్రహా గృహ్యంతే ప్రాస్మై అస్మా ఇమే లోకాః లోకాః పరాంచశ్చ చార్వాంచ అర్వాంచశ్చ చ భాంతి దేవా వై వై యజ్ఞే కుర్వత అకుర్వత తదసురాః అసురా అకుర్వత అకుర్వత తే దేవాః దేవారాభ్యే అదాభ్యే ఛందాగుంసి సవనాని సమస్థాపయన్ తతో దేవాః దేవా అభవన్ పరాసురాః అసురాయస్య యస్యైవం ఏవం విదుషః విదుషోదాభ్యః అదాభ్యో గృహ్యతే భవతి భవద్యాత్మనః ఆత్మనా పరాస్య అస్య భ్రాతృవ్యః భ్రాతృవ్యో భవతి యద్వై వై దేవాః దేవా అసురాన్ అసురానదాభ్యేన అదాభ్యేనార్ధమన్ అదర్ధమన్ తదాభ్యస్యాదాభ్యత్వం అదాభ్యత్వం యః అదాభ్యత్వమిత్యదాభ్యత్వం యదేవం ఏవం వేద వేదదగ్నోతి దగ్నోత్యేవ ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యన్న నైనం ఏనం భ్రాతృవ్యః భ్రాతృవ్యో దగ్నోతి దగ్నోత్యేషా ఏషా వై వై ప్రజాపతేః ప్రజాపతేరదిమోక్షిణీ ప్రజాపతేరది ప్రజాపతేః అదిమోక్షిణీ నామ అదిమోక్షిణీత్యదిమోక్షిణీ నామ తనోః తనోర్యదాభ్యదాభ్య ఉపనద్ధస్య ఉపనద్ధస్య గృహ్ణాతి ఉపనద్ధస్యేచ్యుపానద్ధస్య గృహ్ణాతి ముక్తి అతిముక్త్యాతిముక్త్యాతిముక్తి అతిపాప్మానం పాప్మానం భ్రాతృవ్యం భ్రాతృవ్యం ముచ్యతే యః ఏవం ఏవం వేద వేదఘ్నంతి ఘ్నంతి వై వా ఏతత్ సోమం సోమం యదభిషణ్వంతి అభిషణ్వంతి సోమే అభిషణ్వంతీత్యభిశృణ్వంతి సోమే హన్యమానే యజ్ఞః యజ్ఞో హన్యతే యజ్ఞే యజమానః యజమానో బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినైతి బ్రహ్మవాదినః వదంతి కిం తద్యజ్ఞే యజ్ఞే యజమానః యజమానః కురుతేజేన ఏన జీవన్ సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమేతి ఏతీతి ఇది జీవగ్రహ జీవగ్రహో వై జీవగ్రహ ఇది జీవగ్రహ మా ఏష ఏషయత్భ్య అదాభ్యోనభిషుతస్ అనభిషుతస్ గృహ్ణాది అనభిషుతస్ేత్యనభిషుతస్ గృహ్ణాది జీవంతం జీవంతమే ఏవైనం ఏనగం సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం గమయతి గమయతి వై వా ఏతద్యజ్ఞం యజ్ఞం ఛిందంతి ఛిందంతి యద్దాభ్యే అదాభ్యే సర్గస్థాపయంతి పుంశోన్ సర్గస్థాపయంతేతి సంస్థాపయంతి పుంశోనపి అపి సృజతి సృజయజ్ఞస్య యజ్ఞస్య సంతద్యై సంతద్యా ఇది సంతద్యై దేవా వై వై ప్రవాహుక ప్రవాహుగ్రహాన్ ప్రవాహుది ప్రవాహుక గ్రహాన్ గృహత అగృహత సహ స ఏదం ఏదం ప్రజాపతి ప్రజాపతిరగుంశం ప్రజాపతిరితి ప్రజాపతి రగుంశమపశ్యత్ అపశ్యత్తం తమగృణీత అగృణీత తేన తేన వై వై సహ సాధ్నోద్ ఆధ్నోద్య ఎస్యైవం ఏవం విదుష విదుషోగుంశు అగుంశుర్గృహ్యతే గృహ్యతరుధ్నోతి రుధ్నోద్యేవ ఏవ సకృతభిషుతస్య సకృతభిషుతస్య గృహ్ణాది సకృతభిషుతస్యేతి సకృతభిషుతస్య గృహ్ణాది సకృత్ సకృద్ధి హి సహ సతేన తేనాధ్నోద్ ఆధ్నోన్మనసా మనసా గృహ్ణాది గృహ్ణాది మనః మన ఇవ ఇవ హి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతిరి ప్రజాపతి ప్రజాపతిరాప్తి ప్రజాపతిరి ప్రజాపతి ఆప్త్యా ఔదుంబరేణ ఔదుంబరేణ గృహ్ణాది గృహ్ణాత్యూర్గ్ ఊర్ఘ్వై వా ఔదుంబర ఉదంబర ఊర్జం ఊర్జమేవ ఏవావ అవరుంధే రుంధే చతుస్రక్తి చతుస్రక్తి భవతి చతుస్రక్తి ఋతు సక్తి భవతి దిక్షు దిక్ష్వేవ ఏవ ప్రతి ప్రతిష్టతి తిష్టతి యః యో వై వా అగుంశో అగుంశోరాయతనం ఆయతనం వేద ఆయతనమిత్యాయతనం వేదాయతనవాన్ ఆయతనవాన్ భవతి ఆయతనవానిత్యాయతనావాన్ భవతి వామదేవ్యం వామదేవ్యమిది వామదేవ్యమిది వామదేవ్యం ఇది సామ సామదు తద్వై వా అస్య అస్యాయతనం ఆయతనం మనసా ఆయతనమిత్యాయతనం మనసా గాయమాన గాయమానో గృహ్ణాది గృహ్ణాద్యాయతనవాన్ ఆయతనవానేవ ఆయతనవానిత్యాయతనావాన్ ఏవ భవతి భవతి యదద్ధర్యు అద్ధర్యురగుంశం అగుంశం గృహ్ణన్ గృహ్ణన్న నార్ధయేత్ అర్ధయేదుభాభ్యాం ఉభాభ్యాన్న నర్ధ్యేత ఋధ్యేతాధ్వర్యవే అధ్వర్యవే చయజమానాయ యజమానాయ చయర్యదర్ధయేర్ అర్ధయేదుభాభ్యాం ఉభాభ్యామృధ్యేత ఋధ్యేతానవానం అనవానం గృహ్ణాది అనవానమిత్యనవానం గృహ్ణాది సా సైవ ఏవాస్య అస్యర్ధి వృద్ధిర్హిరణ్యం హిరణ్యమభి అభిరి యనిది అనిత్యమృతం అమృతం వై వై హిరణ్యం హిరణ్యమాయు ఆయుః ప్రాణ ప్రాణ ఆయుషా ప్రాణైతి ప్రాణ ఆయుషైవ ఏవామృతం అమృతమభి అభిధినోది ధినోది శతమానం శతమానం భవతి శతమానమితి శతమానం భవతి శతాయుః శతాయుః పురుషః శతాయుతి శత ఆయుః పురుషః శతేంద్రియః శతేంద్రియ ఆయుషి శతేంద్రియేతి శత ఇంద్రియః ఆయుష్యేవ ఏవేంద్రియే ఇంద్రియే ప్రతి ప్రతిష్టతి తిష్టతేతి తిష్టతి ప్రజాపతిర్దేవేభ్యః ప్రజాపతిరితి ప్రజాపతిః దేవేభ్యో యజ్ఞాన్ యజ్ఞాన్ వ్యాదిశత్ వ్యాదిశత్ సహ వ్యాదిశతి ఆదిశత్ సరిచానః రిచానో అమన్యత అమన్యత సహ స యజ్ఞానాం యజ్ఞానాగం షోడశథ షోడశథేంద్రియం షోడశథేతి షోడశాథ ఇంద్రియం వీర్యం వీర్యమాత్మానం ఆత్మానమపి అభిసం సమఖిలత్ అఖిలత్తత్ తచ్చోడశీ షోడశ్యభవత్ అభవన్న నవై వై షోడశీ షోడశీ నామ నామ యజ్ఞ యజ్ఞో అస్తి అస్తి యత్ యద్వావ వావ షోడశం షోడశగ్రస్తోత్రం స్తోత్రగం షోడశం షోడశగం శస్త్రం శస్త్రం తేన తేన షోడశీ షోడశీ తత్ తక్షోడశిన షోడశిన షోడశిత్వం షోడశిత్వం యత్ షోడశిత్వమిది షోడశీత్వం యత్షోడశీ షోడశీ దృశ్యతే దృశ్యత ఇంద్రియం ఇంద్రియమేవ ఏవ తత్ తద్వీర్యం వీర్యం యజమానః యజమానః ఆత్మన్ ఆత్మన్ ధద్దే ధద్దే దేవేభ్యః దేవేభ్యో వై వై సువర్గః సువర్గో లోకః సువర్గ ఇది సువహాగః లోకో న ప్రాభవత్ అభవత్తే తదేతం ఏతగం షోడశినం షోడశినమపశ్యన్ అపశ్యంతం తమగృహత అగృహత తతః తతో వై వైతేభ్యః తేభ్యస్సువర్గః సువర్గో లోకః సువర్గ ఇది సువహాగః లోకః ప్రాతవద్ అభవద్యత్ యక్షోడశీ షోడశీ గృహ్యతే సువర్గస్ లోకస్ స్వర్గస్యేతి సువరాగస్ లోకస్యాభిజిత్తి అభిజిత్యా ఇంద్ర అభిజిత్యా ఇత్యభిజిత్తి ఇంద్రో వై దేవానాహం దేవానామానుజావర ఆనుజావర ఆసీత్ ఆనుజావర ఇత్యానుజావర ఆసీత్ సహ స ప్రజాపతిం ప్రజాపతిమప ప్రజాపతిమిది ప్రజాపతిం ఉపాధావత్ అధావత్ తస్మై తస్మా ఏతమ్ ఏతకం షోడశినం షోడశినం ప్రాయచ్చత్ అయచ్చత్తం అమగృహీత అగృహీత తత తగో వై వై సహ సోగ్రం అగ్రం దేవతానాం దేవతానాం పరి పర్యైలీత్ ఐద్యస్య యస్యైవం ఏవం విదుష విదుష షోడశీ షోడశీ గృహ్యతే గృహ్యతేగ్రం అగ్రమేవ ఏవ సమానానాం సమానానాం పరి పర్యేతి ఏతి ప్రాతస్సవనే ప్రాతస్సవనే గృహ్ణాతి ప్రాతస్సవన ఇది ప్రాత సవనే గృహ్ణాతి వజ్ర వజ్రో వై వై షోడశీ షోడశీ వజ్ర వజ్ర ప్రాతస్సవనం ప్రాతస్సవనగ్స్వాద్ ప్రాతస్సవనమిది ప్రాత సవనం స్వాదేవ ఏవైనం ఏనం యోనే యోనేర్ని నిర్గృహ్ణాతి గృహ్ణాతి సవనే సవనే సవనే సవనేభి సవనే సవన ఇది సవనే సవనే అభిగృహ్ణాతి గృహ్ణాతి సవనాత్ సవనాత్ సవనాత్ సవనాదేవ సవనాత్ సవనాది సవనాత్ సవనాత్ ఏవైనం ఏనం ప్రజనయతి జనయతి తృతీయ సవనే తృతీయ సవనే పశుకామస్ తృతీయ సవన ఇది తృతీయ సవనే పశుకామస్ గృహీయాత్ పశుకామస్యేతి పశుకామస్ గృహీయాద్ వజ్ర వజ్రో వై వై షోడశీ షోడశీ పశవ పశవస్ తృతీయ సవనం తృతీయ సవనం వజ్రేణ తృతీయ సవనమితి తృతీయ సవనం వజ్రేణైవ ఏవాస్మై అస్మై తృతీయ సవనాద్ తృతీయ సవనాద్ పశూన్ తృతీయ సవనాదితి తృతీయ సవనాద్ పశూనవ అవరుంధే రుంధేన నోక్ష్యే ఉక్ష్యే గృహీయాద్ గృహీయాత్ ప్రజా ప్రజా వై ప్రజేతి ప్రాజా వై పశవ పశవ ఉత్థాని ఉత్థాని యదుఖ్యే ఉక్ష్యే గృహీయాత్ గృహీయాత్ ప్రజా ప్రజాం పశూన్ ప్రజామిది ప్రజా పశూనస్ అస్యని నిర్దహేద్ అహేదతి రాత్రే అతిరాత్రే పశుకామస్ అతిరాత్ర ఇత్యది రాత్రే పశుకామస్ గృహీయాద్ పశుకామస్యేతి పశుకామస్ గృహీయాద్ వజ్ర వజ్రో వై వై షోడశీ షోడశీ వజ్రేణ వజ్రేణైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవరుధ్య అవరుధ్యరాత్ర్యా అవరుధ్యేత్యవరుధ్య రాత్రిపరిష్టాద్ ఉపరిష్టాచ్చమయది శమయత్యపి అప్యగ్నిష్టోమే అగ్నిష్టోమే రాజన్యస్య అగ్నిష్టోమ ఇత్యగ్ని స్తోమే రాజన్యస్య గృహీయాద్ గృహీయాద్వృత్కామ వ్యావృత్కామో హి వ్యావృత్కామైది వ్యావృతకామ హి రాజన్య రాజన్యో యజతే యజతే సాహ్నే సాహ్నేవ సాహ్నైతి సాహ్నే ఏవాస్మై అస్మై వజ్రం వజ్రం గృహ్ణాది గృహ్ణాది సహ సదేహం ఏనం వజ్ర వజ్రో భూత్యై భూత్యా ఇంధే ఇంధేని నిర్వాహ బాధహతి దహత్యేక విపుంసం ఏక విపుంసజ్ఞ స్తోత్రం ఏక విపుంసమిత్యేక విపుంసం స్తోత్రం భవతి భవతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై హరివత్ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై హరివచ్చస్యతే హరివతి హరివత్ శస్యత ఇంద్రస్య ఇంద్రస్య ప్రియం ప్రియం ధామ ధామోప ఉపాద్భవతి ఆద్నోతి కనీయాగుంసి కనీయాగుంసి వై వై దేవేషు దేవేషు ఛందాగుంసి ఛందాగస్యాసన్ ఆసన్ జ్యాయాగుంసి జ్యాయాగస్య సురేషు అసురేషు తే ఏ దేవాః దేవాః కనీయసా కనీయసా ఛందసా ఛందసా అధ్యాయ జ్యాయశ్ఛందః ఛందోభి అభివి అశగుంసన్ అశగుంసన్ తతః తతో వై వై తే ఏ సురాణాం అసురాణాం లోకం లోకమవృంజత అవృంజత యత్ యత్కనీయసా కనీయసా ఛందసా ఛందసా అధ్యాయ జ్యాయశ్ఛందః ఛందోభి అభి విషగుంసతి విషగుంసతి భ్రాతృవ్యస్య విషగుంసతీతి విషగుంసతి భ్రాతృవ్యస్యైవ ఏవ తత్ తల్లోకం లోకం వృంగే వృంగే షట్ షడక్షరాణి అక్షరాణ్యతి అతిరేచయంతి రేచయంతి షట్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతూన్ ఋతూనేవ ఏవ ప్రేణాది ప్రేణాది చత్వారి చత్వారి పూర్వాణి పూర్వాణ్యవ అవకల్పయంతి కల్పయంతి చతుష్పద చతుష్పద ఏవ చతుష్పద ఇది చతుర్పద ఏవ పశూన్ పశూనవ అవరుంధే రుంధే ద్వే ద్వే ఉత్తరే ద్వే ఇది ద్వే ఉత్తరే ద్విపద ఉత్తరే ఇత్యుదతరే ద్విపద ఏవ ద్విపద ఇది ద్విపద ఏవావ అవరుంధే రుంధేనుష్టుభం అనుష్టుభమభి అనుష్టుభమిత్యనుష్టుభం అభి సం సంపాదయంతి పాదయంతి వాగ్ వాగ్వై వా అనుష్టుప్ అనుష్టుప్ తస్మాత్ అనుష్టుప్ తస్మాత్ ప్రాణానాం ప్రాణానాం వాగ్ ప్రాణానామిది ప్రాణానాం వాగుత్తమా ఉత్తమా సమయావిషితే ఉత్తమేత్యుదోత్తమా సమయావిషితే సూర్యే సమయావిషితేకి సమయావిషితే సూర్యే షోడశినః షోడశినః స్తోత్రం స్తోత్రముపాకరోతి ఉపాకరోత్యేతస్మిన్ ఉపాకరోతీత్యుపాకరోతి ఏతస్మిన్ వై వై లోకే లోక ఇంద్రః ఇంద్రో వృత్రం వృత్రమహన్ అహన్ సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ వజ్రం వజ్రం భ్రాతృవ్యాజ భ్రాతృవ్యాజ ప్రహరది అరణ్యరుణభిషంగ అరుణభిషంగోశ్వ అరుణభిషంగైత్యరుణభిషంగ అశ్వో దక్షిణ దక్షిణైతత్ ఏతద్వై వై వజ్రస్య వజ్రస్య రూపం రూపకం సమృద్ధ్యై సమృద్ధ్యాయ సమృద్ధి. షష్ఠకాండే షష్ఠ ప్రశ్న సమాప్తః కాండం చ సంపూర్ణం.